స్వరూపుడా దేవదేవుడా, స్వర్గం వీడి వేంచేయండి ఈ బలిపీఠంపై, జీవన బలిని అర్పించ చేరిటి సన్నిధికి. ప్రేమ స్వరూపుడా దేవదేవుడా, స్వర్గం వీడి వేంచేయండి ఈ బలిపీఠంపై, జీవన బలిని అర్పించ చేరిటి సన్నిధికి. జలంబుల మధురం చవిచూడగను ప్రేమను పొందగా కూడితి మిచ్చట, జీవ జలంబుల మధురం చవిచూడగను ప్రేమను పొందగా కూడితి మిచ్చట, అందుకొను పీఠంపై హృదయపు కానుక ఈ నిమిషం పొగడి పాడెదా నీ స్తుతి గీతం. ప్రేమ స్వరూపుడా దేవదేవుడా, స్వర్గం నీడి చేయండి ఈ బలిపీఠంపై, జీవన బలిని అర్పించ చేరిటి సన్నిధికి. పాపాత్ములము పొందగని అభయం, కారుణ్యముతో ఆశ్రయమీయుము. నిత్య జీవమీ బలి ఒసగునాథ మాకిల పొగడి పాడెద నీ స్తుతి గీతం. ప్రేమ స్వరూపుడా దేవదేవుడా, స్వర్గం వీడి వేంచేయండి ఈ బలిపీఠంపై, జీవన బలిని అర్పించ చేరిటి సన్నిధికి. ప్రేమ స్వరూపుడా దేవదేవుడా, స్వర్గం